ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవి చప్పున చక్కగా టక్కున టక్కర పెట్ట నిన్ను పట్టేదెట్ట పెట్ట మచ్చున్న భామ కనులకు కనరావా ఉన్నాను రావా నలు చెరగుల తిరుగుదు మరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దక్కున్నా వేలక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవి చప్పున చక్కగా టక్కున టక్కర పెట్ట నిన్ను పట్టేదెట్ట పెట్ట ఆకారం చూస్తే సరిపోదంట ఒకటే గుర్తు తెలిసేదెట్ట ఆకారం చూస్తే సరిపోదంట ఒకటి గుర్తు తెలిసేదెట్ట ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపి ఈ మందలో ఏ సుందరో తీయాలి కూపి గుట్టుమట్టు తీసి పుట్టుమచ్చను చూసి టక్కును పట్టేయాలి నక్కను తొక్కేయాలి పోరపడి పరులకు దొరకక అక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దక్కున్నా వేలక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవ చప్పున చక్కగా టక్కున టక్కర పెట్ట నిన్ను పట్టేదెట్ట మచ్చున్న భామ కనులకు కనరావా ఉన్నాను రావా నలు చెరగుల తిరుగుదు మరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దక్కున్నా వేలక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవ చప్పున చక్కగా టక్కున టక్కర పెట్ట నిన్ను పట్టేదెట్ట పెట్ట జాతి స్త్రీ పశుపతి రాణి ఎదురై నిలిచే సమయములోన శ్రీదేవి వాణి పశుపతి రాణి ఎదురై నిలిచే సమయములోన ఎల్లాగని గుర్తించను శ్రీదేవిని ఆ దేవిని ఎల్లాగని గుర్తించను ఆ దేవి ఏదో గుర్తులు గుట్టుగా దాచి ఎల్లరి పెట్టే వేళ ఎవ్వరి నవ్వును నమ్మను గుండెను ఎవ్వరికి ఇవ్వను హరి హరి ఇక మరి పని సరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దక్కున్నా వేలక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవి చప్పున చక్కగా టక్కున టక్కర పెట్ట నిన్ను పట్టేదెట్ట మచ్చున్న భామ కనులకు కనరావా ఉన్నాను రావా నలు చెరగుల తిరుగుదు మరి Thank you.